కృష్ణయజుర్వేద క్రమపాఠే పంచమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ పవిత్రాణి జుహోతి జుహోతి ప్రసూద్ది ప్రసూద్ది చతుర్గృహీతేన ప్రసూజ్జాలి ప్రాసూక్తి చతుర్గృహీతేన జుహోతి చతుర్గృహీతేనేది చతుర్గృహీతేన జుహోతి చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాద ఇది చతుర్పాద పశవ పశూన్ పశూనేవ ఏవరుంధే రుంధే చతస్ర చతస్ర విష యుషో దిక్షు దిక్షువే ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఛందాగుంసి ఛందాగుంసి దేవేభ్య దేవేభ్యో అపాఘ్రామన్ అక్రామన్నాప వోభాగామి అభాగామి హవ్యం హవ్యం వక్ష్యామ వక్ష్యామది తేభ్య తేభ్యేతత్ ఏతర్గృహీతం చతుర్గృహీతమధారయన్ చతుర్గృహీతృహీతం అధారయన్ రోడవాక్యాయి రోడవాక్యాయి యాధ్యాయి రోడవాక్యాయాహివాక్యాయి యాధ్యాయి దేవతాయి దేవతాయి వషట్కారాయ వషట్కారాయ వషట్కారాయేతి వషట్కారాయ యచ్చతుర్గృహీతం చతుర్గృహీతం జుహోతి చతుర్గృహీతమితి చతుర్గృహీతం జుహోతి ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ తత్ప్రేణాది ప్రేణాది తాని తాన్య ప్రీతాని ప్రీతాని దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంతి ఎం రామయేత రామయేత పాపీయాన్ పాపీయాన్ సత్ సాదితి ఇదేకైకం ఏకైకం తేకైకమిేకం ఏకం తస్ విభుజా విభుజాహుతీభి ఆహుతీభిరేవ ఆహుతీభిరిహుతీభి ఏకైనం ఏనమవ అపగృహాది గృహాది పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి ఎం కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ సత్ సదితి ఇది సర్వాణి సర్వాణి తస్యానుదృత్య అనుదృత్య జుభుయాద్ అనుదృత్యేద్యనుదృత్య జుభుయాదాహుద్యా ఆహుద్యైవ ఆహుద్యేద్యాహుద్యా ఏవైనం ఏనమది అవిక్రమయతి క్రమయతి వసీయాన్ వసీయాన్ భవతి భవత్యసో అసో యజ్ఞస్య అసో విత్యసో యజ్ఞస్యైవ ఏవైషా ఏషాభిక్రాంతి అభిక్రాంతిరేతి అభిక్రాంతి విద్యభిక్రాంతి ఏతి వై వాష ఏష యజ్ఞముఖా యజ్ఞముఖాద్భ్యా యజ్ఞముఖాది యజ్ఞముఖాద్భ్యాయ యోగ్నే అగ్నేర్దేవత ఏతి ఏతౌ అష్టావేతాని ఏతాని సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంతష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిస్తేన తేనైవ ఏ యజ్ఞముఖాద్ యజ్ఞముఖాద్భ్యా ఆహ యజ్ఞముఖాది యజ్ఞముఖాద్ రంధ్యా అగ్నే అగ్నేర్దేవతాయి దేవతాయైన నైతి ఏత్యష్టౌ అష్టౌ సావిత్రాణి సావిత్రాణి భవంతి భవంత్యాహుతి ఆహుతిర్నవమీ ఆహుతిరిత్యాహుతి నవమీ త్రివృతం త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏ యజ్ఞముఖే యజ్ఞముఖేవి యజ్ఞముఖేవి యజ్ఞముఖే యాదయతి యాదయతి యది యది కామయేత కామయేత ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేనం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిది ఇదృశం వచనంతమాం అంతమాం కురుయాత్ కురుయాచ్ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయతి యది యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయేయం యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమితి ఇది యజో యజురంతమం అంతమం కురుయాద్ కురుయాద్యజమానం యజమానమేవ ఏవ యజ్ఞయశసేన యజ్ఞయశసేనార్పయతి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయద్యుచా యుచా స్వామం స్వామపుంసం సమర్థయ అర్థయేతి ఇత్యాహ ఆహ సమృద్ధ్యై సమృద్ధ్యై చతుర్భి సమృద్ధ్యాయుసాం వృద్ధి చతుర్భిరద్భిం చతుర్భిరితి చతుర్భి అభ్రిమా ఆదబ్దే అబ్ధే చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏ దేవస్య దేవస్య సవితు సవితు ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ ప్రసోవద్ది ప్రసోవద్యా అగ్ని ప్రసోవద్యా ప్రాసోద్ది అగ్నిర్దేభ్య దేభ్యో నిలాయత నిలాయత సహ సవేణుం వేణుం ప్రావిషత్ అవిషత్స సేతాం ఏతామూతిం ఊతిమను అనుసం సమచరత్ అచరద్యత్ యద్ణో రేణో సుషిరం సుషిరకం సుషిరా సుషిరాభి అభ్యర్భవతి భవతి సయోనిత్వాయ సయోనిత్వాయ సహ సయోనిత్వాయేతి సయోనిత్వాయ స ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్రావసత్ ఎత్ర ఎత్రేతి ఎత్ర ఎత్ర అవసత్ తత్ తత్కృష్ణం కృష్ణమభవత్ అభవత్ కల్మాషీ కల్మాషీ భవతి భవతి రూపసమృద్ధి రూపసమృద్ధ్యా ఉభయతో రూపసమృద్ధ్యా ఇది రూపాసమృద్ధి ఉభయతక్ష్ణోర్భవతి ఉభయతక్ష్ణోరిభయతక్ష్ణోతీత ఇదశ్చామద అముదశ్చార్కస్ అర్ఘస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై వ్యామమాద్రీ అవరుద్ధ్యావరుద్ధ్యై వ్యామమాద్రీ భవతి వ్యామమాద్రీతి వ్యామమాద్రీ భవత్యేతావత్ ఏతావద్వై వై పురుషే పురుషే వీర్యం వీర్యం వీర్యసంవిత వీర్యసంవిత పరిమిత వీర్య సంవితేతి వీర్యా సంవిత అపరిమితవతి అపరిమితేపరిమిత్యపరిమితస్ అపరిమితస్యావరుద్ధ్యై అపరిమితస్యేపరిమితస్ అవరుద్ధ్యై య అవరుద్ధ్యావరుద్ధ్యై వనస్పతీనా వనస్పతీనా ఫలగ్రహి ఫలగ్రహి సహ ఫలగ్రహిరితి ఫలగ్రహి సేషాం వీర్యావాన్ వీర్యావాన్ ఫలగ్రహి వీర్యావానితి వీర్యావాన్ ఫలగ్రహిర్వేణు ఫలగ్రహిరితి ఫలగ్రహి వేణుర్వేణవీ వైణవీ భవతి భవతి వీర్యస్ వీర్యస్యావరుద్ధ్యై అవరుద్ధ్యావరుద్ధ్యై వ్యర్థం వై వ్యర్థమితి వీర్థం ఏతద్యజ్ఞస్యతగిదుష్కేణ అయజుష్కేణ క్రియతే అయజుష్కేణేంద్రియజుహోకేన క్రియత ఇమాం ఇమామగృన్ అగృన్ వశనా వశనామృతస్ ఋతస్యేది ఇత్యశ్వాభిధానీ అశ్వాభిధానీమా అశ్వాభిధానీమిత్యశ్వ అభిధానీ ఆదత్తే దత్తే యజుష్కృత్యై యజుష్కృత్యై యజ్ఞస్య యజుష్కృత్యాజుహోవృత్యై యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రతోవృత్తం సమృద్ధ్యాది సమృద్ధ్యై ప్రతోవృత్తం వాజిన్ ప్రతోవృద్ధమిది ప్రాతోవృత్తం వాజిన్నా ఆద్రవ ద్రవేది ఇత్యశ్వం అశ్వమభి అభిదసాది దాది రూపం రూపమే ఏవాస్య అస్యైతత్ ఏదం మహిమానం మహిమానం యాజష్టే యాజష్టే జుంజాథానం యాజష్టైతి ఆచష్టే జుంజాథానం రాసుభం రాసుభం యువం ఇవమితి ఇది గర్దభం గర్దభమసతి అసత్యేవ ఏ గర్దభం గర్దభం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి తస్మాత్ తస్మాదశ్వాత్ అశ్వాద్గర్దభ గర్దభోసత్తర అసత్తరో యోగే యోగే అసత్తర ఇత్యసత్తర యోగే యోగే తమస్తరం యోగే యోగ ఇది యోగే యోగే తమస్తరమితి తమస్తరమితి తవహాతరం ఇత్యాహ ఆహ యోగే యోగే యోగే యోగ ఏవ యోగే యోగ ఇది యోగే యోగే ఏవైనం ఏనం యుంకే యుంకే వాజే వాజే వాజే వాజే హవామహే వాజే వాజ ఇది వాజే వాజే హవామహి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవ అవరుంధే రుంధే సఖాయ సఖాయ ఇంద్రం ఇంద్రమోదయే ఓదయతి ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్దేభ్య దేభ్యో నిలాయత నిలాయతం తమ్ ప్రజాపతి ప్రజాపతిర్నో ప్రజాపతిర్ని ప్రజాపతి అన్వవిందత్ అవిందత్ ప్రజాపత్య ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేతి ప్రజాపత్య అశ్వోశ్వేన అశ్వేన సమ్ సంభరతి భరత్యను విద్యై అనువిద్యై పాపవస్య సమ్ అనువిద్యానో విద్యై పాపవస్య సమ్ వై పాపవస్య సమితి పాపవస్యసం వా ఏతత్ ఏతత్ క్రియతే క్రియతే శ్రేయస శ్రేయస చ పాపీయస పాపీయస చ సమానం సమానం కర్మ కర్మ కుర్వంతి కుర్వంతి పాపీయాన్ పాపీయాన్ హి యశ్వాద్ అశ్వాద్గర్దభ గర్దభోశ్వం అశ్వం పూర్వం పూర్వం నయంతి నయంతి పాపవస్యసస్య పాపవస్యసస్య వ్యావృత్యై పాపవస్యసస్యేతి పాపవస్యసస్య వ్యావృత్యై తస్మాద్ వ్యావృత్యా ఇది ఆవృత్యై తస్మాచ్చ్రేయాగుంసం శ్రేయాగుంసం పాపీయాన్ పాపీయాన్ పశ్చాత్ పశ్చాదను అన్వేతి ఏది బహు బహుర్వై వై భవద భవతో భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీవ ఇవ ఖలు ఖలు వై వా ఏషజ యోగ్ని అగ్నించే చినుతే వజ్రీ వజ్రియశ్వ అశ్వ ప్రదోర్వన్ ప్రదోర్వన్నా ప్రదోర్వన్నది ప్రాదోర్వన్ ఏహి ఇవక్రామన్ అవక్రామన్నశక్తీ అవక్రామన్నిత్యవక్రామన్ అశక్తీరి ఇహ ఆహ వజ్రేణ వజ్రేణివ ఏ పాప్మానం పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యమవ అవక్రామతి క్రామజ రుద్రస్య రుద్రస్య గాణపత్యాత్ గాణపత్యాది ప్రాణపత్యాది గాణపత్యాత్ ఇత్యాహ ఆహ రౌద్రా రౌద్రా వై వై పశవ పశవో రుద్రాత్ రుద్రాదేవ ఏ పశూన్ పశూన్ నిర్యాచ నిర్యాచ్యాత్మనే నిర్యాచ్యేతి నిహీయాచ ఆత్మనే కర్మ కర్మ కృతే కృతే భూష్ణ భూష్ణ సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేతి ఇత్యాహ ఆహ భూషా భూషా వై వాధ్వనా అధ్వనాం సన్నేత సన్నేత సమష్ట్యై సన్నేతేతి సన్నేత సమష్ట్యై పురీషాయతన సమష్ట్యాసాం అష్ట్యై పురీషాయతనో వై పురీషాయతన ఇది పురీషా ఆయతన వా ఏషయత్ని అగ్నిరంగిరస అంగిరసో వై వా ఏతం ఏతమగ్రే అగ్రే దేవతానాం దేవతానాపుంసం సమభరన్ అభరన్ పృథివ్యా పృథివ్యాస్తథస్థాత్ సథస్థాదగ్ని సథస్థాది సథాస్థాత్ అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేహి ఇహీతి ఇత్యాహ ఆహ సాయతనం సాయతనమేవ సాయతనమిది స ఆయతనం ఏవైనం ఏనం దేవతాభి దేవతాభిస్తం సంభరతి భరత్యగ్ని అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వదచ్చ అచ్చేమ ఇమ ఇది ఇత్యాహ ఆహయేన ఏన సంగచ్చరే సంగచ్చరే వాజం సంగచ్చరీతి సంగచ్చరే వాజమేవ ఏవాస్య వృందే వృందే ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్య ప్రజాపదే ప్రజాపదే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యది ప్రతిప్రోచ్య అగ్ని సంభృత్య సంభృత్యది సంభృత్యది సంభృత్య ఇత్యాహో ఆహురియం ఇయం వై వై ప్రజాపతి ప్రజాపతిస్తస్యాహ ప్రజాపతిరి ప్రజాపతి తస్యాత్రం శ్రోత్రం యద్వల్మీత వల్మీకోగ్ని అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్ధరిష్యామ భరిష్యామతి వల్మీకవపాం వల్మీకవపాముప వల్మీకవపామితి వల్మీకవపాం ఉపతిష్టతే తిష్టతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ ప్రజాపతిరే ప్రజాపతిరే ప్రతిప్రోచ్య ప్రజాపతి ప్రజాపతిరే ప్రతిప్రోచ్యాగ్ని ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నిపుంసం సంభరతి భరత్యగ్ని అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ భరామతి ఇద్రాహ ఆహయేన ఏన సంగచ్చతే సంగచ్చతే వాజం సంగచ్చత ఇది సంగచ్చతే వాజమేవ ఏవాస్య అస్య వృంతే వృంతేను అన్వగ్ని అగ్నిరుషసాం ఉషసాముగ్రం అగ్రమక్ష్యత్ అక్ష్యది ఇద్రాహ ఆహానుఖ్యాత్యై అనుఖ్యాత్యా ఆగత్య అనుఖ్యాత్యానుఖ్యాత్రి ఆగత్య వాజీ ఆగతికేత్యానాగత్య వాజ్యధ్వన అధ్వన ఆక్రమ్య ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యా ఆక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమితి ఇద్రాహ ఆహేచ్చతి ఇచ్చత్యేవ ఏవైనం ఏనం పూర్వజా పూర్వజా విందతి విందత్యుత్తరయా ఉత్తరయా ద్వాభ్యాం ఉత్తరయేద్యుతరయా ద్వాభ్యామా ఆక్రమయది క్రమయది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాత్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపాయనోరూపా పశవస్త్ర ప్రజాయుండే జాయుండే ద్యౌ ద్యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సదస్థం తథస్థమితి తథస్థమితి తథాస్థం ఇత్యాహ ఆహైభ్య ఏభ్యో వై వా ఏతం ఏతం లోకేభ్య లోకేభ్య ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతిరి ప్రజాపతి సమైరయత్ హైరేధ్రూవం రూపమేవ ఏవాస్య అస్యేతత్ ఏతం మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే వజ్రీ వ్యాజష్ట ఇది ఆజష్టే వజ్రీ వై వా ఏష ఏషయత్ యదశ్వ అశ్వో దద్భి దద్భిరన్యతో దభ్య దద్భిరితి దదర్భి అన్యతో దభ్యో భూయాన్ అన్యతో దభ్యైత్యన్యతో దదర్భ్య భూజాన్ లోమభి లోమభిర్భయాదభ్య ఉపమాభిమాభి ఉభయాదద్భ్యోయమ్ ఉభయాదద్భ్యుభయాదద్భ్య ఎం దృశ్యాద్ దృశ్యాత్తం తమధస్పదం అధస్పదం ధ్యాయేద్ అధస్పదమిత్యథాపదం ధ్యాయేద్వజ్రేణ వజ్రేణైవ ఏవైనం ఏన విశృణుతే శృణుతీ శృణుతే ఉత్క్రామ క్రామోద్ ఉదక్రమీద్ అక్రమేది ద్వాభ్యాం ద్వాభ్యామత్ ఉత్క్రమేది క్రమేది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై అనురూపాభ్యాం తస్మాద్ అనురూపాభ్యామిత్యనురూపాభ్యాం తస్మాదనురూపా అనురూపా పశవ అనురూపా ఇత్యనురూపా పశవ ప్ర ప్రజాయంతే జాయంతేప అప ఉప ఉపసృజతి సృజతియత్ర వై వా ఆప ఆప ఉపగచ్చంది ఉపగచ్చంది తత్ ఉపగచ్చందీత్యుపాగచ్చంది తదోషధయ ఓషధయ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యోషధీ ఓషధీ ప్రతిష్టంతీ ప్రతిష్టంతీ పశవ ప్రతిష్టంతీ ప్రతిష్టంతీ పశవోను అను ప్రతి ప్రతిష్టంతే తిష్టంది పశూన్ పశూన్ యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజాస్తస్మాత్ ప్రజా ప్రజా తస్మాదప అప ఉప ఉపసృజతి సృజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యత్ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై యదధ్వర్యు అధ్వర్యురనగ్నౌ అనగ్నాబాహుదిం ఆహుదిం జుభుజాద్ ఆహుదిమిత్యాహుదిం విభుజాదంధ అంధోధ్వర్యు అధ్వర్యు స్యాద్ స్యాద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగుంహన్యు అన్యరిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్యోగి ఉపాస్యేత్యుపాస్య విహోత్యగ్నివతి అగ్నివత్యేవ అగ్నివతీత్యగ్నివతి ఏజుహోతి జుహోతి నాంధ అంధోధ్వర్యు అధ్వర్యుర్భవతి భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి ఘనంది జిఘర్మి జిఘర్మ్యగ్నిం అగ్నిం మనసా మనసా ఘృతేన ఘృతేనేతి ఇత్యాహ ఆహ మనసా మనసా హి హి పురుష పురుషో యజ్ఞం యజ్ఞమభిగచ్చతి అభిగచ్చతి ప్రతిక్షంతం అభిగచ్చతీత్యభిగచ్చతి ప్రతిక్షంతం భువనాని ప్రతిక్షంతమిది ప్రతిక్షంతం భువనాని విశ్వా విశ్వేతి ఇత్యాహ ఆహ సర్వం సర్వం హి ఏష ప్రత్యంగ ప్రత్యం క్షేతి క్షేతి ప్రథం ప్రథం తిరష్టావయస వయసా బృహంతం బృహంతమిది ఇత్యాహ ఆహాల్ప అల్పో హి ఏష జాత జాతో మహాన్ మహాన్ భవతి భవతి యుతిష్టం యతిష్టమన్నం అన్నగం రభసం రభసం విధానం విధానమి ఇత్యాహ ఆహాన్నం అన్నమేవ ఏవాస్మై అస్మై సదయతి సదయతి సర్వం సర్వమస్మై అస్మై సదతే సదతేజ యదేవం ఏవం వేద వేదా ఆత్మా సా విఘర్మి విఘర్మి వచసా వచసా ఘృరేణ ఘృరేణేతి ఇత్యాహ ఆహరస్మాద్ తస్మాద్యత్ యత్పురుష పురుషో మనసా మనసాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీభిగచ్చతి తద్వాచా వాచా వదతి అదత్యరక్షస అరక్షసేది ఇత్యాహ ఆహరక్షసాం రక్షసామపహత్యై అపహత్యై వర్యశ్రీ అపహత్యా ఇత్యపహత్యై వర్యశ్రీస్తృభయద్వర్ణ వర్యశ్రీరి వర్యాశ్రీ స్తృభయద్వర్ణో అగ్ని స్తృభయద్వర్ణ ఇది స్తృభయద్వర్ణ అగ్నిరి ఇత్యాహ ఆహాపజితి అపజితిమే అపజితిమిపాజితి ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతృపజీమాన్ అపజితిమాన్ భవతి అపజితిమానిపజీమాన్ భవతి యేవం ఏవం వేద వేదమనసా మనసా త్వయి వై తామాప్తు ఆప్తుమర్హతి అర్హతి యామద్ధర్యు అర్ధర్యురనగ్నౌ అనగ్నాబాహుదిం ఆహుదిం జుహోతి ఆహుదిమిత్యాహుతి జుహోతి మనస్వదీభ్యా మనస్వదీభ్యాం జుహోతి జుహోత్యాహుత్యో ఆహుత్యోరాప్త్యై ఆహుత్యోరిత్యాహుత్యో ఆప్త్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై యజ్ఞముఖే యజ్ఞముఖే వై యజ్ఞముఖే యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి జిఘాగం సంతి జిఘాగం సంతి ఏతర్హి ఖలు వై వా ఏతత్ ఏతద్యజ్ఞముఖం యజ్ఞముఖం యర్హి యజ్ఞముఖమిది యజ్ఞముఖం యర్హ్యేన ఏనదాహుతి ఆహుతిరశ్వే ఆహుతిరిద్యాహుతి అశ్వే పరి పరిలిఖతి రక్షసామపహత్తి అపహద్యీతి సృభి అపహత్యాపహత్తి తిసృభ్యస్పరి తిసృభిరిసృభి పరిలిఖతి లిఖతి త్రివృత త్రివృద్వై త్రివృతి త్రివృత వా అగ్ని అగ్నిర్యావాన్ యావానే ఏవాగ్ని అగ్నిస్తస్మాత్ తస్మాద్రక్షాగుంసి రక్షాగస్యప అపహంది హంది గాయత్ర్యా గాయత్ర్యా పరి పరిలిఖతి లిఖతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజస తేజసైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాతి త్రిష్టుభా త్రిష్టుభా పరి పరిలిఖతి లిఖతి ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుభ త్రిష్టుకింద్రియేణ ఇంద్రియేణైవ ఏవైనం ఏనం పరి పరిగృహాతి గృహాత్యనష్టుభా అనష్టుభా పరి అనష్టుభేద్యనోస్తుభా పరిలిఖతి లిఖత్యనష్టుభ అనష్టుభ సర్వాణి అనష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి పరిభో పరిభో పర్యాప్త్యై పరిభోరితి పరిభో పర్యాప్త్యై మధ్యద పర్యాప్యాది ఆప్యై మధ్యతో అనుష్టుభా అనుష్టుభా వాగ్ అనుష్టుభేద్యనోస్తుభా వాగ్వై వా అనుష్టుభ అనుష్టుభ్ తస్మాద్ అనుష్టుభిత్యనోస్తుభ తస్మాన్ మధ్యద మధ్యతో వాచా వాచా వదామః వదామో గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమయా ప్రథమయా పరి పరిలిఖతి లిఖత్యథ అథ అనుష్టుభా అనుష్టుభాథ అనుష్టుభేత్యనోస్తుభా అథ త్రిష్టుభా త్రిష్టుభా తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ యజ్ఞ యజ్ఞోనుష్టుక్ అనుష్టుకింద్రియం అనుష్టుకిత్యనోస్తుక్ ఇంద్రియం త్రిష్టుభ త్రిష్టుభేజస తేజసా చైవ దేవేంద్రియేణ ఇంద్రియేణ చోభయత ఉభయతో యజ్ఞం యజ్ఞం పరి పరిగృహాతి గృహాతీతి గృహాతి దేవస్యత్వా ప్రాసవితు సవితు ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇది ఖనది ఖనది ప్రసోవృత్తి ప్రసోవృత్యా అథో ప్రసోవృత్యా ప్రాసోక్తి అథో ధూమం అథో ఇథో ధూమమే ఏవైతేన ఏతేన జనయతి జనయతి జ్యోతిష్మందం జ్యోతిష్మందం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమిది సుప్రతీకమిది సుప్రతీకం ఇత్యాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవైతేన ఏతేన జనయతి జనయతి సహ సో అగ్ని అగ్నిర్జాత జాత ప్రజా ప్రజాశ్రుజా ప్రజాప్రాజా శ్రుజార్పయత్ ఆర్పయస్తం తమ్ దేవార్ధర్చేన అర్ధర్చేనాశమయన్ అర్ధర్చేనేర్ధర్చేన అశమయన్ శివం శివం ప్రజాభ్య ప్రజాభ్యో హిమం సంతం ప్రజాభ్యై ప్రజాభ్య అహిగం సంతమితి ఇత్యాహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్యరేవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏవైనం ఏనగం శమయతి శమయతి ద్వాభ్యాం ద్వాభ్యాం ఖనతి ఖనది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అపాం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై అపాం పృష్టం పృష్టమసి అసీతి ఇది పుష్కరవర్ణం పుష్కరవర్ణమా పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆహరతి హరత్యపాం అపాం వై వా ఏతృష్టం పృష్టం యత్పుష్కరవర్ణం పుష్కరవర్ణం రూపేణ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం రూపేణ ఏవైనత్ ఏనదా ఆహరతి హరతి పుష్కరవర్ణేన పుష్కరవర్ణేన సమ్ పుష్కరవర్ణేనేది పుష్కరవర్ణేన సంభరతి భరతి యోని యోనిర్వై వా అగ్నే అగ్నే పుష్కరవర్ణం పుష్కరవర్ణం సయోనిం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం సయోనిమేవ సయోనిమిదిసాయోనిం ఏవాగ్నిం అగ్నికంసం సంభరతి భరతి కృష్ణాజినేన కృష్ణాజినేన సమ్ కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరతి యజ్ఞ యజ్ఞో వై వై కృష్ణాజినం కృష్ణాజినం యజ్ఞేన కృష్ణాజినమిది కృష్ణాజినం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞకంసం సంభరతి భరతి యద్గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం చర్మణా చర్మణా సంభరేత్ సంభరే గ్రామ్యాన్ సంభరేతి సాంభరేత్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ శుకా శుకార్పయేత్ అర్పయేత్ కృష్ణాజినేన కృష్ణాజినేన సమ్ కృష్ణాజినేనేతి కృష్ణాజినేన సంభరతి భరత్యారణ్యాన్ ఆరణ్యానేవ ఏ పశూన్ పశూన్ శుకా శుకార్పయతి అర్పయతి తస్మాత్ తస్మాత్ సమావత్ సమావత్ పశూనాం పశూనాం ప్రజాయమానానాం ప్రజాయమానానామారణ్యాః ప్రజాయమానానామిది ప్రజాయమానానాం ఆరణ్యా పశవ పశవ కనీయాగుంస కనీయాగుంస శుచా శుచాహి రతామత లోమత సంభరతి భరత్ అరోహి అస్య మేధ్యం మేధ్యం కృష్ణాజనం కృష్ణాజనం చ కృష్ణాజనమిది కృష్ణాజనం చ పుష్కరవర్ణం పుష్కరవర్ణం చ పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం రథం సర్గస్తృణాది తృణాదీయం ఇయమ్ వై వై కృష్ణాజనం కృష్ణాజనమసౌ కృష్ణాజనమిది కృష్ణాజనం అసౌ పుష్కరవర్ణం పుష్కరవర్ణమాభ్యాం పుష్కరవర్ణమిది పుష్కరవర్ణం ఆభ్యామేవ ఏవైనం ఏదముభయతః ఉభయపరస్పరి పరిగృహాది గృహాద్యగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత ఇలాయతతం తమథర్వ అథర్వాను అన్వపశ్యత్ అపశ్యతర్వ అథర్వా ప్రథమ ప్రథమోని ఇరమంథత్ అమంథదగ్నే అగ్నై ఇత్యాహ ఆహయ ఏవైనం ఏనమన్వపశ్యత్ అన్వపశ్యత్న అన్వపశ్యదిత్యనో అపశ్యత్ ఏనైవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి స్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదభి అధీతి ఇత్యాహ ఆహ పుష్కరవర్ణే పుష్కరవర్ణే పుష్కరవర్ణైతి పుష్కరవర్ణే సేనం ఏనముపశ్రుతం ఉపశ్రుతమవిందత్ ఉపశ్రుతమిత్యుపాశ్రుతం అవిందత్తం తమో ఉత్వాదధ్యంగ్ దధ్యంగ్ ఋషి ఋషిరితి ఇత్యాహ ఆహ దధ్యంగ్ దధ్యంగ వై వా ఆసర్వణ ఆసర్వణస్తేజస్వీ తేజస్యాసీత్ ఆసీత్తేజ తేజ ఏద ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాదితం తమో ఉత్వాచ్య పాచ్యోషా ఋషేది ఇత్యాహ ఆహ పూర్వం పూర్వమేవ ఏవోదితం ఉదితముత్తరేణ ఉత్తరేణాభి ఉత్తరేణేద్యుతరేణ అభిగృణాది గృణాది సరసృభి సరసృభిస్తం సరసృభిరితి సరసృభి సంభరతి భరతి చరి చరి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏ గాయత్రీభి గాయత్రీభిర్బ్రాహ్మణస్ బ్రాహ్మణస్ గాయత్ర రాజత్రో ఇబ్రాహ్మణ బ్రాహ్మణస్తిష్టుభి తిష్టుభ్రాజన్యస్ తిష్టుభ్రేతి తిష్టుభి రాజన్యస్ త్రైష్టుభ త్రైష్టుభో ఇరాజన్య రాజన్యోయమ్ యమ్ కామయేత కామయేత వసీయాన్ వసీయాన్ సత్ సదితి ఇుభై ఉభైస్తం సంభరేద్ భరేత్తేజ తేజశ్చైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం చమీచీ సమీచీ దాతి సమీచీ సమీచీ దాత్యష్టాభి అష్టాభిస్తం సంభరతి భరత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేష్టా అక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రో అగ్ని అగ్నిర్యావాదేవ ఏవాగ్ని అగ్నిస్తం సంహసం సంభరతి భరతి సీద సీదహోద హోదరితి ఇత్యాహ ఆహ దేవత ఆహ దేవత ఏవాస్మై అస్మై సంసాదయతి సాదయతి నిహోత హోతేతి ఇది మనుష్యాన్ మనుష్యానాం సమ్ సగుంసీదస్వ సీదస్వేతి ఇది వయాగుంసి వయాగుంసి జనిష్ జనిష్వాహి హిజేణ్య జేణ్యో అగ్రే అగ్రే అంధా అంధామితి ఇద్యాహ ఆహ దేవమనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానిది దేవమనుష్యాన్ ఏవాస్మై అస్మై సగుంసన్నాన్ సగుంసన్నాన్ ప్రగుంసన్నానికి సంసన్నాన్ ప్రజనయతి జనయతీతి జనయతి క్రూరమివ ఇవ వై వాస్యాహ అసత్తరోది కరోతి యత్ఖనది ఖనద్యప అప ఉప ఉపసృజతి సృజద్యాప ఆపో వై వై శాంతా శాంతా శాంతాభి శాంతాభిరేవ ఏవాస్యై అస్యైషుచం శుచకం శమయతి శమయతి సమ్ సందే ఏ వాయు వాయుర్మాదవిశ్వా మాదవిశ్వాదు దాతి ఇత్యాహ ఆహ ప్రాణ ప్రాణో వై ప్రాణమితి ప్రాణ వై వాయు వాయు ప్రాణేన ప్రాణేనైవ ప్రాణేనేది ప్రాణేన ఏవాస్యై అస్యై ప్రాణం ప్రాణగుంసం ప్రాణమితి ప్రాణం సన్నధాది దాతి సమ్ సందే ఏ వాయు వాయురితి ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్వాయు ప్రచ్యుత వాయు ప్రచ్యుత దివ వాయు ప్రచ్యుతేది వాయు ప్రచ్యుత ఇవో వృష్టి వృష్టిరీర్తే ఈర్తే తస్మై చదేవి ఏది వషడ్ వషడస్సు అస్సు తుభ్యం తుభ్యమిది ఇహ ఆహ షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్రేవ ఏ వృష్టిం వృష్టిం దాది దాదిస్మాత్ తస్మాత్సర్వాన్ సర్వాన్ ఋతూన్ ఋతోనవర్షతి వర్షతి యద్వషక్కుర్యాద్వషక్కుర్యాద్వ్యాతయామా వషక్కుర్యాదితి వషడ్ కుర్యాద్ యాతయామాస్య యాతయామేతి యాతయామా అస్య వషట్కార వషట్కార సద్ వషట్కార ఇది వషట్కార సద్భిర్యన్న నవషట్కుర్యాద్ అషట్కుర్యాద్రక్షాగుంసి అషట్కుర్యాది వషట్కుర్యాద్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగంహన్యు అన్యుర్వట్ వడిది ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమే పరోక్షమిది పరాక్షం ఏ వషట్ వషట్కరోతి కరోతి నాస్య అస్య యాతయామా యాతయామాషట్కార యాతయామేతి యాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది నంది సుజాత సుజాతో జ్యోతిష సుజాత ఇది సుజాత జ్యోతిషా సహ సహేతి ఇత్యనుష్టుభా అనుష్టుభోప అనుష్టుభేత్యనోస్తుభా ఉపనశ్యతి నశ్యత్యనుష్టుభ అనుష్టుభ సర్వాణి అనుష్టుభిత్యనోస్తుభ సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియా తనో తనో ప్రియయా ప్రియైవ ఏవైనం ఏనం తను తనుభా పరి పరి దాది దాది వేదుక వేదుకో వాస వాసో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదవారుణ వారుణో వై వా అగ్ని అగ్నిరుపనద్ధ ఉపనద్ధ ఉద్ ఉపనద్ధ ఇత్యుపానద్ధ ఉదు ఉతిష్ట తిష్ట స్వద్ధర స్వద్ధరోర్ధ్వ స్వద్ధరేతి సోర్ధర ఊర్ధ్వ ఊషుణ సునః న ఊతయే ఊతయతి ఇది సావిత్రీభ్యాం సావిత్రీభ్యాముద్ ఉత్తిష్టతి తిష్టతి సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్య అస్యోర్ధ్వాం ఊర్ధ్వాం వరుణమేనిమ్ వరుణమేనిమిత్ వరుణమేనిమితి వరుణమేనిమ్ ఉత్సృజతి సృజతి ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సహ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై స జాత జాతో గర్భ గర్భో అసి అసి రోదస్యో రోదస్యోరితి ఇత్యాహ ఆహే మే ఇమే వై ఇమే ఇమే వై రోదసీ రోదసీ తయో రోదసీ ఇది రోదసీ తయోరేష గర్భ గర్భోయత్ని అగ్నిస్తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహాగ్నే అగ్నే చారు చారు విభృత విభృత ఓషధీషు విభృత ఇది విభృత ఓషధీశ్రీ ఇత్యాహ ఆహ యదాహి చేతం ఏతం విభరంది విభరంత్యథ విభరంతీతి విభరంది అథ చారుతర చారుతరో భవతి చారుతర ఇది చారుతర భవతి ప్రమాతృభ్య మాతృభ్యో అధి మాతృభ్యైతి మాతృభ్య అధి కని ప్రదత్ కని ప్రదద్గా కాళీ ఇత్యాహ ఆహోషధిర ఓషధజో వై వా అస్య అస్య మాతర మాతరస్తాభ్య తాభ్యరేవ ఏనం ఏనం ప్రత్యావేది చావేది స్థిర స్థిరోభవ భవ విద్వంగ విద్వంగ ఇది విద్వంగ ఇది వీడోభంగ ఇది గర్దభే గర్దభ ఆసాదయతి సాధయతి సన్నశ్యతి నశ్యదేవ ఏనం ఏనమేతయా ఏతయా సేమ్నే సేమ్నే గర్దభేన గర్దభేన సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభ పశూనా పశూనా భారభారితమ భారభారితమో గర్దభేన భారభారితమైతి భారభారీతమ గర్దభేన సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభోపి అప్యనాదేశే అనాదేశేతి అనాదేశేత్యనాదేశే అత్యన్యాన్ అన్యాన్ పశూన్ పశూన్మేద్యతి మేద్యత్యన్నం అన్నగం హి ఏన ఏనేనార్కం అర్కం సంభరంది సంభరంది గర్దభేన సంభరంతీతి సంభరంది గర్దభేన సంభరతి భరతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభో ద్విరేతా ద్విరేతా సన్ ద్విరేతా ఇది ద్విరేతా సమ్ కనిష్టం కనిష్టం పశూనా పశూనాం ప్రజాయతే జాయతే అగ్ని అగ్నిర్య అస్యోని యోని నిర్దహతి నిర్దహతి ప్రజాసు నిర్దహతీతి నిహీదహతి ప్రజాసు వై ప్రజాశ్రుతి ప్రజాసు వా ఏషేతరి ఏతర్హ్యారూఢ ఆరుూఢస్త ఆరుూఢరిత్యారూఢ స ఈశ్వర ఈశ్వర ప్రజా ప్రజాశ్రుజా ప్రజా ఇది ప్రజా శుజా ప్రదః ప్రదః శివ రథ ఇది ప్రాధ శివభవ ప్రజాభ్య ప్రజాభ్యై ప్రజాభ్యై ప్రజాభ్యహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్యరేవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏనం ఏనకం శమయతి శమయతి మానుషేభ్య మానుషేభ్యస్వం తమంగిర అంగిర ఇహ ఆహ మానవ్య మానవ్యో హి ప్రజా ప్రజామా ప్రజాది ప్రజా మాద్యావా పృథివీ యావా పృథివీ అభి యావా పృథివీ విద్యావా పృథివీ అభిశోషుచ శోషుచో మా మాంతరిక్షం అంతరిక్షం మా మా వనస్పతీన్ వనస్పతీనిది ఇత్యాహ ఆహైభ్య ఏభ్యరేవ ఏవైనం ఏనం లోకేభ్య లోకేభ్య శమయతి శమయతి ప్రైతు ఏతు వాజీ వాజీ కనిక్రదత్ కనిక్రదతి ఇత్యాహ ఆహ వాజీ వాజీ శేష ఏష నానదత్ నానద్రాసభ రాసభ పత్వేతి ఇత్యాహ ఆహ రాసభ రాసభయతి ఇదిహిేతం ఏతం ఋషయ ఋషయోవదన్ అవదం భరన్ భరన్ అగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమితి ఇత్యాహ ఆహాగ్ని అగ్నిగం హి జ్యేష ఏష భరతి భరతి మా మా పాది ఆద్యాయుష ఆయుష పురా పురేతి ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభసర్వం సర్వమాయు ఆయురేతి ఏది తస్మాత్ తస్మాద్గర్దభే గర్దభే పురా పురాయుష ఆయుష ప్రణీతే ప్రణీతే విధ్యతి ప్రణీతరి ప్రణీతే విధ్యతి వృషా వృషాగ్ని అగ్ని వృషణం వృషణం భరం భరంది ఇహ ఆహ వృషా వృషా హి ఏష ఏష వృషా వృషాగ్ని అగ్నిరపాం అపాం గర్భం గర్భగం సముద్రియం సముద్రియమిది ఇహ ఆహాపాం అపాగం హి శేష ఏష గర్భ గర్భోయత్ యదగ్ని అగ్నిరగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ వి వ్యయితాం ఏతామగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇదిహ ఆహానయో అనయోర్లోకయో లోకయోర్వీత్యై వీత్యై ప్రచ్యుత వీత్యా ప్రచ్యుతో వై ప్రచ్యుతై ప్రాచ్యుత వా ఏష ఆయతనాద్ ఆయతనాదగత ఆయతనాదిత్యాయతనాద్ అగత ప్రతిష్టా ప్రతిష్టాగుంస ప్రతిష్టామిది ప్రతిష్టా సేతరి ఏత్యధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చధ్యాయతి ధ్యాయత్రితం ఋతకం సత్యం సత్యమిది ఇహ ఆహేయం ఇయమ్ వై వాతం ఋతమసౌ అసౌ సత్యం సత్యమనయో అనయోరేవ ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాత్యం ఆర్తిమా ఆర్చతి రక్షత్యధ్వర్యో అధ్వర్యుర్న యజమాన యజమానో వరుణ వరుణో వై వా ఏష ఏష యజమానం యజమానమభి అభ్యా ఐతి ఏతిగ్ని అగ్నిరుపనబ్ధ ఉపనబ్ధవోషధయ ఉపనబ్ధైత్యుపానబ్ధ ఔషధయ ప్రతి ప్రతిగృహీత గృహీతాగ్ని అగ్నిమేతం ఏతమిది ఇత్యాహ ఆహశాంత్యై శాంత్యై వ్యస్యన్ వ్యస్యన్ విశ్వాహ వ్యస్యన్నివి అస్యన్ విశ్వా అమతీ అమతీరరాజీ అరాజీరితి ఇత్యాహ ఆహ రక్షత రక్షసామపహత్యై అపహత్యై నిషీదన్ అపహత్యా ఇత్యపాహత్యై నిషీదన్న నిషీదన్నితి నీషీదన్ నో అప అప దుర్మతిం దుర్మతిం హనత్ దుర్మతిమితి గృహమతిం హనది ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఓషధయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఓషధయ ప్రతి ప్రతిమానర్థం మానర్థమేనం ఏనమిది ఇత్యాహ ఆహౌషభయ ఓషధయో వై వా అగ్నే అగ్నేర్భాగేయం భాగేయం తాభి భాగేయమిది భాగాధేయం తాభిరేవ ఏవైనం ఏనగుంసం సమర్థయతి అర్థయతి పుష్పావతీ పుష్పావతీ సువిఫలా పుష్పావతీరి పుష్పావతీ సువిఫలా సువిఫలా సోపిఫలా ఇహ ఆహ తస్మాద్ తస్మాదోషధయ ఓషధయ ఫలం ఫలం గృహంతి గృహంత్యయం అయం వహ గర్భ గర్భ ఋత్య ఋత్య రత్నం రత్నం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదది ఇహ ఆహయాభ్యవైనం ఏనం ప్రఖ్యావయతి ప్రఖ్యావయతి తాసు ప్రఖ్యావయతి ప్రాఖ్యావయతి తాస్వేన ఏవైనం ఏనం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ద్వాభ్యాం ద్వాభ్యాముపావహరతి ఉపావహరతి ప్రతిష్ట్యై ఉపావహరతీవహరతి ప్రతిష్ట్యాది ప్రతిష్ట్యై వారుణో వై వా అద్భి అగ్నిరుపరద్ధ ఉపరద్ధో వి ఉపరద్ధ్యుపానద్ధ విపాజస పాజసేది ఇది వి విసృంసయతి సంయంసయతి సవితృప్రసూద సవితృప్రసూద సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్ అశూచీం విశూచీం వరుణమేనిం వరుణమేనిం వి వరుణమేనిమితి వరుణమేనిం విసృజతి సృజత్యవహ అవ ఉప ఉపసృజతి సృజత్యాపహ ఆపో వై వై శాంతా శాంతశాంతాభి శాంతాభిరేద ఏవాస్ అశుకం శుచకం శమయతి శమయతి తిసృభిర్వ తిసృభిరతి తిసృభి ఉపసృజతి సృజతి త్రివృద్ త్రివృద్వై త్రివృదిరి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి మిత్ర మిత్ర సగంసృజ్య సగంసృజ్య పృథివీం సగంసృజ్యేతి సాంసృజ్య పృథివీమితి ఇత్యాహ ఆహ మిత్ర మిత్రో వై వై శివ శివో దేవానా దేవానా తేనైవ ఏవైనం ఏన గుంసం సగుంసృజతి సృజతి శాంతీ శాంతీయద్రామ్యాణ రామ్యాణ పాత్రణ పాత్రణ కపాలైలీ కపాలైలి సగుంసృజేద్ సగుంసృజేద్్రామ్యాణి సగుంసృజేది సంసృజేద్ గ్రామ్యాణి పాత్రణి పాత్రణి శుచా శుచార్పయేద్ అర్పయేదర్మకపాలై కర్మకపాలైస్తం అర్మకపాలైర్కర్మకపాలై సగుంసృజతి సృజద్వేతాని ఏతాని వై వా అనుపజీవనీయాని అనుపజీవనీయాని తాని అనుపజీవనీయాని చనుపజీవనీయాని తాన్యేవ ఏ శుచా శుచార్పయతి అర్పయతి శర్కరాభి శర్కరాభిస్తం సగుంసృజతి సృజతి ధృత్యై ధృత్యా అథో అథో శంత్వాయ అథోరిథో శంత్వాయ అజలోమై శంత్వాయేది శంత్వాయ అజలోమైస్తం అజలోమైరిత్యజలోమై సగుంసృజతి సృజద్వేషా ఏషా వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియా తనో తనోర్యత్జా అజా ప్రియజా ప్రియజైవ ఏవైనం ఏనం తనువాహ తనువాసం సగంసృజతి సృజత్యథో అథో తేజస అథోరిథో తేజస కృష్ణాజనస్ కృష్ణాజనస్ లోమభి కృష్ణాజనస్ేది కృష్ణాజనస్ లోమభిస్సం లోమభిర్విలోమాభి సగంసృజతి సృజతియజ్ఞ యజ్ఞో వై వై కృష్ణాజనం కృష్ణాజనం యజ్ఞేన కృష్ణాజనమిది కృష్ణాజనం యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సగంసృజతి సృజతి రుద్రారహ రుద్రా సంభృత్య సంభృత్య పృథివీం సంభృత్యేది సంభృత్య పృథివీమిది ఇత్యాహ ఆహైతా ఏతా వై వా ఏతం ఏతం దేవతాహ దేవత అగ్రే అగ్రేతం సమభరన్ అభరంతాభి తాభిరేవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి మఘస్ మఘస్ శిర శిరోసి అసీతి ఇత్యాహ ఆహయజ్ఞ యజ్ఞో వై వై మథ మఘస్తస్య తస్యేతద్ ఏతచ్చిర శిరోయద్ యదుఖా ముఖా తస్మాద్ తస్మాదేవం ఏవమాహ ఆహయజ్ఞస్య యజ్ఞస్య పదే పదే స్థ పదే ఇది పదే సరిది ఇత్యాహ ఆహయజ్ఞస్య యజ్ఞస్య హి ఏతే ఏతే పదే ఏతే ఇత్యేతే పదే అథో పదే ఇది పదే అథో ప్రతిష్ట్యై అథో విద్యథో ప్రతిష్ట్యై ప్ర ప్రతిష్ట్యా ఇది ప్రతిష్ట్యై ప్రాణ్యాభి అన్యాభిర్యచ్చతి యచ్చను అన్వన్యై అన్యైర్మంద్రయతే మంద్రయతే మిథునత్వాయ మిథునత్వాయ త్యుర్ధిం మిథునత్వాయేతి మిథునత్వాయ త్యుర్ధిం కరోతి త్యుర్ధిమిది త్రీ బుద్ధిం కరోతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాత్రీ ఆత్రీ ఛందోభి ఛందోభిస్కరోతి ఛందోభిరి ఛందాభి కరోతి వీర్యం వీర్యం వై వై ఛందాగుంసి ఛందాగుంసి వీర్యేణ వీర్యేణైవ ఏవైనా ఏనాం కరోతి కరోతి ఈదృషా ఈదృషాబిలం బిలం కరోతి కరోతి వ్యావృత్యై వ్యావృత్యా ఇయదీ వ్యావృత్యా ఇది ఆవృత్యై ఇయదీం కరోతి కరోతి ప్రజాపజనా ప్రజాపజనా యజ్ఞముఖేన ప్రజాపజనేది ప్రజాపజనా యజ్ఞముఖేన సంవితాం యజ్ఞముఖేనేది యజ్ఞముఖేన సంవితాం ద్విస్తనాం సంవితామితి సాంవితాం ద్విస్తనాం కరోతి ద్విస్తరామిస్తరా కరోతి ద్యావాపృథివ్యో ద్యావాపృథివ్యోర్దోహాయ ద్యావాపృథివ్యోర్ద్యావా పృథివ్యో దోహాయ చతుస్తనా చతుస్తనా కరోతి చతుస్తనామిది చతుస్తనా కరోతి పశూనా పశూనా దోహాయ దోహాయాష్టాస్తనా అష్టాస్తనా కరోతి అష్టాస్తనామిష్టాస్తనా కరోతి ఛందసా ఛందసా దోహాయ దోహాయ నవాశ్రిం నవాశ్రిమభిజరద నవాశ్రమితి నవా అశ్రిం అభిజరద కురయా అభిజరదైద్యభీజరద కురయాద్వృతం త్రివృతమే త్రివృతమిది త్రివృతం ఏ వజ్రం వజ్రం సంభృత్య సంభృత్యభ్రాతృవ్యాయ సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరతి హరి తృత్యై తృత్యై కృత్వాయ కృత్వాయ సా మహీం మహీ ముఖా ముఖామితి దాతి దాతి దేవతాసు దేవతాశ్రేవ ఏనా ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతీతి స్థాపయతి సప్తభిర్ధోపయతి సప్తభిర్తి సప్తాభి ధోపయతి సప్త సప్త వై వై శీర్షన్యా శీర్షన్యా ప్రాణా ప్రాణాశిర ప్రాణా ఇది ప్రాణా శిర ఏతద్యజ్ఞా ఉఖా శీర్షన్ శీర్షన్నే ఏదయస్ ప్రాణాన్ ప్రాణాన్ దాది ప్రాణాది ప్రాణాన్ దాది తస్మాత్ తస్మాత్ సప్త సప్త శీర్షన్ శీర్షన్ ప్రాణా ప్రాణాశ్వశకేన ప్రాణా ఇది ప్రాణా అశ్వశకేన దోపయతి అశ్వశకేనేంద్రశ్వశకేన దోపయతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్య వాశ్వ అశ్వశ్రయోనిత్వాయ సయోనిత్వాయాది సయోనిత్వాయేతి సయోనిత్వాయ అదితి స్వా స్వేతి ఇద్యాహ ఆహేయం ఇయం వై వా అదిభి అదితిరదిత్యా అదిత్యైవ ఏవాదిత్యాం అదిత్యాం ఖనది ఖనద్యస్యాః అస్యా అక్రూరంగారాయ అక్రూరంగారాయ న అక్రూరంగారాయేత్యక్రూరంగారాయ నహి హి స్వ స్వస్వా స్వం హినస్తి హినస్తి దేవానాం దేవానాం త్వా పత్నీః పత్నీరితి ఇత్యాహ ఆహ దేవానాం దేవానాం వై వా ఏతాం ఏతాం పత్నయః పత్నయోగ్రే అగ్రే కురువన్ అకర్వన్ తాభిః తాభిరేవ ఏవైనాం ఏనాం దధాతి దధాతి శిశునాః శిశునాస్త్వ వేది ఇద్యాహ ఆహ విద్యాః విద్యా వై వై దిషణాః దిషణా విద్యాభిః విద్యాభిరేవ ఏవైనాం ఏనామభి అభీంధే ఇంధేగ్నాః నాస్త్వా వేది ఇత్యాహ ఆహ ఛందాగంసి ఛందాగంసి వై వైగ్నాః నాశ్ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిర్విసందాభిః ఏవైనాం ఏనాది శ్రవయతి శ్రవయతిరోహోత్రయః రోహోత్రయస్వా వేది ఇత్యాహ ఆహ హోత్రాః హోత్రా వై వై వరోహోత్రయః వరోహోత్రయో హోత్రాభిః హోత్రాభిరేవ ఏవైనాం ఏనాం వచతి వచతి జనయః జనయస్వా వేది ఇత్యాహ ఆహ దేవానాం దేవానాం వై వై పత్నీః పత్నీర్జనయః జనయస్తాభిః తాభిరేవ ఏవైనాం ఏనాం వచతి వచతి షడ్భిః షడ్భిః పచతి షడ్భిర్ది షడ్భిః పచతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిర్తృతుభిః ఏవైనాం ఏనాం వచతి పచతి ద్విః ద్విః పచందు పచంది ఇత్యాహ ఆహతస్మాద్ తస్మాద్భిః ద్విస్సంవత్సరస్య సంవత్సరస్య సస్యం సంవత్సరస్యేతి సంవత్సరస్య సస్యం పచ్యతే పచ్యతే వారుణీ వారుణ్యుఖ ముఖాభీద్ధా అభీద్ధా మైత్ర్యా అభీద్ధేభీద్ధా మైత్రియోప ఉపైతి ఏది శాంతి శాంతి దేవ దేవస్వా వా సవిత సవితోద్ ఉద్వపదు ఉపత్తి ఇహ ఆహ సవితృప్రసూద సవితృప్రసూద సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవైనాం ఏనాం బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిః దేవతాభిరుద్ ఉద్వపది పరస్యమద్యమానా అపద్యమానా పృథివి పృథివ్యాశాః ఆశాదిశః దిశః ఆపణ ప్రణేది ఇత్యాహ ఆహతస్మాద్ తస్మాదగ్నిః అగ్నిస్తర్వాః సర్వాదిశః దిశోను అనువి విభాతి భాత్యుల్ ఉత్తిష్ట తిష్ట బృహతీ బృహతీధవ ధవోర్ధ్వా ఓర్ధ్వాతిష్ట తిష్టధ్రువా ధ్రువాత్వం తమిది ఇత్యాహ ఆహ ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యా అసూర్యం ప్రతిష్ఠత్యా ప్రతిష్ఠత్యై అసూర్యం పాత్రం పాత్రమాచ్ఛన్నం అనాచ్ఛన్నమా అనాచ్ఛన్నమిత్యనాచ్ఛన్నం ఆచ్ఛణత్తి క్షణత్తి దేవత్రా దేవత్రాగః దేవత్రేతి దేవత్రా అతరజక్షీరేణ అజక్షీరేణ అజక్షీరేణేత్యజక్షీరేణ ఆక్షణత్తి శృణద్ది పరమం పరమం వై వా ఏతద్వయ పయోజత్ ఎదక్షీరం అజక్షీరం పరమేణ అజక్షీరమిరక్షీరం పరమేణైవ ఏనా ఏనా వయస అయస ఆక్షణద్ది శృణద్ది యజుషా యజుషా వ్యావృత్తి వ్యావృత్తి ఛందోభి వ్యావృత్యావృత్తి ఛందోభిరా ఛందోభిర్తి ఛందాభి ఆక్షణత్తి శృణత్తి ఛందోభి ఛందోభిర్వై ఛందోభిర్తి ఛందాభి ఏషా క్రియతే క్రియతే ఛందోభి ఛందోభిరేవ ఛందోభిర్తి ఛందాభి ఏ ఛందాగుంసి ఛందాగస్య ఆక్షణత్తి శృణత్తి శృణత్తి ఏక వివింశత్యామాశై ఏక వివింశత్యేకా వివింశత్యామాశై పురుషశీర్షం పురుషశీర్షమక్ష పురుషశీర్షమితి పురుషశీర్షం అక్షైతి ఏత్యమేధ్యా అమేధ్యా వై వై మాషా ఆహ మాషా అమేధ్యం అమేధ్యం పురుషశీర్షం పురుషశీర్షమేధ్యై పురుషశీర్షమితి పురుషశీర్షం అమేధ్యైరేవ ఏవాస్ అస్యామేధ్యం అమేధ్యం నిరవదాయ నిరవదామేధ్యం నిరవదాయేతిని అవదాయ మేధ్యం కృత్వా హరతి ఆహరతి హరత్యేక వివింశతి ఏక వివింశతిర్భవంతి ఏక వివింశతిరిత్యేకా వివింశతి భవంతేక వివింశ ఏక వివింశో వై ఏక వివింశతిరిత్యేకా వివింశ వై పురుష పురుష పురుషస్ పురుషస్యాప్తై ఆప్తై వ్యర్థం వ్యర్థం వై వ్యర్థమిది వ్యర్థం వా ఏతత్ ప్రాణై ప్రాణైరమేధ్యం ప్రాణైరి ప్రాణై అమేధ్యం యత్పురుషశీర్షం పురుషశీర్షకం సప్తథా పురుషశీర్షమితి పురుషశీర్షం సప్తథా వితృణ్ణా సప్తథేతి సప్తాథ వితృణ్ణాం వల్మీకపవాం వితృణ్ణామది వీతృణ్ణాం వల్మీకపవాం ప్రతి వల్మీకపపాది వల్మీకపపాం ప్రతిని విదధాతి దాతి సప్త సప్త వై వై శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణా ప్రాణై ప్రాణాది ప్రాణా ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏనద్ ఏనత్సం సమర్థేది అర్థేది మేధ్యత్వాయ మేధ్యత్వాయ యావంధ మేధ్యత్వాయేది మేధ్యత్వాయ యావంతో వై వై మృత్యుబంధవ మృత్యుబంధవస్తేషాం మృత్యుబంధవైతి మృత్యుబంధవ తేషాం యమ యమ ఆధిపత్యం ఆధిపత్యం పరి ఆధిపత్యమిధిపత్యం పరీరాజ ఇయాజమగాథాభి యమగాథాభి పరి యమగాథాభిరితి యమగాథాభి పరిగాయతి గాయతి యమాద్ యమాదేవ ఏనత్ ఏనద్వృందే వృందే తిసృభి తిసృభ్యపరి తిసృభ్యతి తిసృభి పరిగాయతి గాయతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏభ్యేభ్యదేవ ఏనత్ ఏనల్లోకేభ్యోకేభ్యో వృందే వృందే తస్మాత్ తస్మాద్గాయతే గాయతేన నేయమ్ దేయం గాథా గాథాహి తద్వృందే వృందే అగ్నిభ్య అగ్నిభ్య పశూన్ అగ్నిభ్యేభ్య పశూనా ఆలభతే లభతే కామా కామా వై వా అగ్నయ అగ్నయ కామాన్ కామానేవ ఏవ అవరుంధే రుంధే యత్పశూన్ పశూన్న నాలభేత ఆలభేతానవరుద్ధా ఆలభేతేలభేత అనవరుద్ధా అనవరుద్ధానవరుద్ధా అస పశవ పశవస్ో శ్యుర్యత్పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతానుత్సృజేర్ పర్యజ్ఞకృతాని పర్యజ్ఞకృతాన్ ఉత్సృజేద్యజ్ఞవేషం ఉత్సృజేరిత్యుత్సృజేర్ యజ్ఞవేషం కురయాద్ యజ్ఞవేషమితి యజ్ఞావేషం కురయాద్యత్సర్గస్థాపేత్ సర్గస్థాపే వ్యాతయామాని సర్గస్థాపేతి సాం స్థాపేత్ యాతయామాని శీర్షాణి యాతయామానేతి యాతయామాని శీర్షాణి స్యో శిర్యత్పశోన్ పశో నాలభతే ఆలభతేన ఆలభతరిత్యాలభతే తేనైవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధేయత్పర్యజ్ఞకృతాన్ పర్యజ్ఞకృతానుత్సృజతి పర్యజ్ఞకృతాని పర్యజ్ఞకృతాన్ ఉత్సృజతి శీర్ష్ణా ఉత్సృజతిత్యుత్సృజతి శీర్ష్ణామయాతయామత్వాయ అజాతయామత్వాయ ప్రాజాపత్యేన అజాతయామత్వాయజాతయామాత్వాయ ప్రాజాపత్యేన సమ్ ప్రాజాపత్యేనేతి ప్రాజాపత్యేన సద్గస్థాపయతి స్థాపయ యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞే ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమేవ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజత ప్రజాయి ప్రాజా అసృజతస సరిచాన నిరుచానో మన్యత అమన్యతస స ఏతా ఏతా ఆప్రీ ఆప్రీరపశ్యత్ ఆప్రీరిత్యా ఆప్రీ అపశ్యక్తాభి తాభిర్వై వై సహ సముఖత ముఖత ఆత్మానం ఆత్మానమా ఆప్రీణీత అప్రీణీతయత్ యదేతా ఏతా ఆప్రియ ఆప్రియో భవంది ఆప్రియ ఇత్యాప్రియ భవంది యజ్ఞ యజ్ఞో వై వై ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతి ప్రజాపతి యజ్ఞమే ఏవైతాభి ఏతాభిర్ముఖత ముఖత ఆ ఆప్రీణాది రేణాత్యపరిమిత ఛందస అపరిమిత ఛందసో భవంది అపరిమిత ఛందస ఇత్యపరిమిత ఛందస భవంత్యపరిమిత అపరిమిత ప్రజాపతి అపరిమితపరిమిత ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాజ్యై ప్రజాపతి ప్రజాపతే ఆప్యా ఊనాతిరిక్తా ఊనాతిరిక్తనా ఊనాతిరిక్తూనాతిరిక్తా విచునా ప్రజాత్యై ప్రజాత్యై లోమశం ప్రజాత్యా ప్రజాత్యై లోమశం వై వై నామ నామైతత్ఛంద ఛంద ప్రజాపతే ప్రజాపతే పశవ ప్రజాపతే ప్రజాపతే పశవో లోమశా లోమశా పశూన్ పశూనేవ ఏతావ అవరుంధే రుంధే సర్వాణి సర్వాణి వై వా ఏతా ఏతా రూపాణి రూపాణి సర్వాణి సర్వాణి రూపాణి రూపాణ్యగ్నౌ అగ్నౌ చిత్యే చిత్యే క్రియందే క్రియందే తస్మాత్ తస్మాదేతా ఏతా అగ్నే అగ్నే చిత్యస్య చిత్యస్య భవంది భవంత్యేక వివంశతి ఏక వివంశతి పుంసాని ధేనీ ఏక వివంశతి విత్యేకా వివంశతి సామిధేనీలను సామిధేనీరి సాంధేనీ అన్వాహ ఆహరుక్ ఋద్వై వా ఏక విపుంస ఏక విపుంసోరుచం ఏక విపుంసేకా విపుంస రుచమే ఏ గచ్చతి గచ్చత్యథో అథో ప్రతిష్టా అథో ఇత్యథో ప్రతిష్టామే ప్రతిష్టామితి ప్రతిష్టా ఏ ప్రతిష్టా ప్రతిష్టా హి ప్రతిష్టేతి ప్రతిష్టా ఏక విపుంస ఏక విపుంసర్విపుంసతి ఏక విపుంసేకా విపుంస చతుర్విపుంసతి మన చతుర్విపుంసతిమితి చతుర విపుంసతి అన్వాహ ఆహ చతుర్విపుంసతి చతుర్విపుంసతిర్ధమాసా చతుర్విపుంసతి చతుర్ వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర ఇది సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవైశ్వానరం వైశ్వానరమువ అవరుంధే రుంధే పరాచీ పరాచీరను అన్వాహ ఆహ పరాగ పరాగివ ఇవగి ఇసువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకస్తమా సమాస్వాగ్నే అగ్నరుతవ ఋతవో వర్ధయంతు వర్ధయంతి ఇత్యాహ ఆహ సమాభి సమాభిరేవ ఏవాగ్ని అగ్నిం వర్ధయతి వర్ధయత్రిభి ఋతుభిర్ సంవత్సరం ఋతుభిర్త్రిభి సంవత్సరం విశ్వాహ సంవత్సరమితి సంవత్సరం విశ్వా ఆభాహి భావి ప్రతిశ ప్రతిశ పృథివ్యాదశ పృథివ్యా ఇత్యాహ ఆహస్మాత్ తస్మాదగ్ని అగ్ని సర్వాహ సర్వాదశ దిశోను అనువి విభాది భావి ప్రతి ప్రత్యౌహలా ఔహలామశ్వినా అశ్వినా మృత్యం మృత్యుమస్మాత్ అస్మాది ఇత్యాహ ఆహ మృత్యం మృత్యుమేవ ఏవాస్మాత్ అస్మాదప అపనుదతి నృధత్వయం వయమ్ నమస నమసరి వరీ ఇత్యాహ ఆహ పాత్మా పాత్మా వై వై తమ తమ పాత్మానం పాత్మానమే ఏవాస్మాత్ అస్మాదప అవహంది అంగయన్న అగన్మజ్యోతి జ్యోతిరుత్తమం ఉత్తమమిది ఉత్తమమిత్యుదతమం ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోజ్యోతి జ్యోతిరుత్తమం ఉత్తమమాదిత్య ఉత్తమమిత్యుదతమం ఆదిత్యశీల ఏవసాయుజ్యం సాయుజ్యం గచ్చతి గచ్చతి న సంవత్సర సంవత్సర తిష్టది సంవత్సర ఇది సంవత్సర తిష్టది నాస్య అస్తి శ్రీస్తిష్టది తిష్టీత ఏతా క్రియందే క్రియందే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీముత్తమాన్ ఉత్తమాన్న ఉత్తమాన్నితమాన్ ఉన్నాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవాస్మై అస్మా ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ దాది దాది సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్ఖ్యాతి అనుఖ్యాత్యాఖ్యాతి షడ్భిర్దీక్షయతి షడ్భిర్ది షడ్భి దీక్షేది షడ్ షడ్వై వాతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిర్తృతృభి ఏనం ఏనం దీక్షేది దీక్షేది సప్తభి సప్తభిర్దీక్షేది సప్తభిర్ సప్తాభి దీక్షేది సప్త సప్త ఛందాగంసి ఛంద ఛందాకం ద్విఛందాభి ఛందాభిరేవ ఛందాభిర్ద్విఛందాభి ఏవైనం ఏనం దీక్షేతి దీక్షేతి విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతో నేతరిది ఇత్యనుష్టుభా అనుష్టుభో ఉత్తమయా అనుష్టుభేత్యనోష్టుభా ఉత్తమయా జుహోతి ఉత్తమయేత్యుతమయా జుహోతి వాగ్ వాగ్వై వా అనుష్టుద్ అనుష్టుప్తస్మాద్ అనుష్టుభిత్యనోష్టుద్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ ప్రాణానాగిది ప్రాణానాం వాగుత్తమ ఉత్తమైకస్మాద్ ఉత్తమేత్యుతమ ఏకస్మాదక్షరాద్ అక్షరాదనాప్తం అనాప్తం ప్రథమం ప్రథమం పదం పదం తస్మాత్ తస్మాద్యత్ యద్వాచ వాచో నాప్తం అనాప్తం తత్ తన్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవంది జీవంది పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ఆప్తి న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేది ఊనయా జుహోతి న్యూనాద్ న్యూనాద్ది న్యూనాది ఊనాద్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజల ప్రజాది ప్రజా అసృజల ప్రజానా ప్రజానాకం సృష్ట్యై ప్రజానామిది ప్రజానా సృష్ట్యై అర్చి ప్రవృంజ్యాద్ ప్రవృంజ్యాద్ భూతం ప్రవృంజామిది ప్రవృంజ్యాద్ భూతమవ అవరుంధీత రుంధీత యదంగారేషు అంగారేషు భవిష్యత్ భవిష్యదంగారేషు అంగారేషు ప్రవృణక్తి వృణక్తి భవిష్యత్ భవిష్యరేవ ఏవా అవరుంధే రుంధే భవిష్యత్ భవిష్యద్ధి హి భూయ భూయో భూతాద్ భూతాద్వాభ్యాం ద్వాభ్యాం ప్రవృణక్తి వృణక్తి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మణ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై బ్రహ్మణా వై వా ఏషా ఏషా యజుషా యజుషా సంభృత సంభృత సంభృతేది సంభృత యదుఖా ఉఖా సాయత్ యద్భిద్యేత భిద్యేతార్తిం ఆర్తిమా ఆర్చేత్ ఋచ్చేద్యజమాన యజమానో హన్యేత హన్యేతాస్య అస్య యజ్ఞ యజ్ఞమిత్ర మిత్రైతాం ఏతాముఖా ముఖాంతర పతేతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మవై వై మిత్ర మిత్రో బ్రహ్మన్న బ్రహ్మన్నేవ ఏవైనానాం ఏనాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాస్తిహం ఆర్తిమా ఆర్చతి రక్షతి యజమాన యజమానో నాస్య అస్య యజ్ఞో హన్యతే హన్యతే యది యది హృద్యేత హృద్యేతై తైరేవ ఏ కపాలై కపాలై సమ్ సగం సృజేత్ సృజేత్ సా సైవ ఏ తత ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిర్య గతశ్రీ గతశ్రీ స్యాద్ గతశ్రీరి గతాశ్రీ స్యాన్న భిత్వా మధిత్వా తస్య తస్యావ అవదధ్యాద్ దధ్యాద్భూత భూతో వై వా ఏష సస్వా స్వాన్ దేవతాన్ దేవతాముక ఉపైతి ఏతియ యో భూతికామ భూతికామ స్యాద్ భూతికామైతి భూతికామ సద్యుఖారై ఉఖారీ సంభవేద్ సంభవేత్ సహ సంభవేది సంభవేద్ సేవ దేవతస్య తస్య స్యాద్ స్యాదత అథో హి ఏష సంభవతి సంభవత్యేష సంభవతీతి సంభవతి ఏష వై వై స్వయంభో స్వయంభోర్నామ స్వయంభోర్తి స్వయంభో నామ భవతి భవతి ఏవం కామయేత కామయేత భ్రాతవ్యం భ్రాతవ్యమస్మై అస్మై జనయేయం జనయేయమితి ఇత్యన్యత అన్యతస్తస్య తస్యాహృత్య ఆహృత్యావ ఆహృత్యేద్యాహృత్య అవదధ్యాద్ దధ్యాత్ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మై భ్రాతవ్యం భ్రాతవ్యం జనయతి జనయత్యంబరీషాద్ అంబరీషాదన్నగామస్ అన్నగామస్యావ అన్నగామస్యేద్యన్నగామస్ అవదధ్యాద్ దధ్యాదంబరీషే అంబరీషే వై వా అన్నం అన్నం భ్రియతే భ్రియతే సజోని సజోన్యేవ సజోని దిశాజోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే ముంజాన్ ముంజానవ అవదధాది దాత్యోర్గ్ ఊర్వై వై ముంజా ముంజా ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మాపి అపి దధాతి దధాత్యగ్ని అగ్నిర్దేవేభ్య వేదేభ్యో విలాయత విలాయత సర్తృముఖం కృముఖం ప్రావిశత్ అవిశత్ ప్రముఖం ప్రముఖమవ అవదధాతి దాతి తదేవ అవరుంధే బృంధార్జ్యేన ఆర్జ్యేన సమ్ సంయోతి యౌచ్యేతద్వై వా అగ్నే అగ్నే ప్రియం ప్రియం ధామ ధామయత్ యదాజ్యం ఆజ్యం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏదం ధామ్నా ధామ్నాథం సమర్థయతి అర్థయత్యథో అథోరేజసా అథోరిథో ఏజసా వైగంగదీం వైగంగదీమా ఆదధాది దాది భావ అవరుంధే రుంధే శమీమయీ శమీమహీమా శమీమహీమితి శమీమయీ ఆదధాది దాది శాంతి శాంతి సీద సీదత్వం తమ్ మాతు మాతురస్యా అస్యా ఉపస్థే ఉపస్థైతి ఉపస్థైర్వాస్థే ఇది ఋషుభిర్జాతం ఋషుభిరి ఋషుభి జాతముప ఉపతిష్టరే తిష్టరే ప్రియ ప్రియమే ఇమే లోకా లోకాలు లోకేషు స్వాహిదం ఆవిదం గచ్చతి ఆవిదమిత్యావిదం గచ్చత్యథో అథో ప్రాణాన్ అథోరిత్యథో ప్రాణానేవ ప్రాణమితి ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే నః సస్మ స్మై వై పురా పురాగ్ని అగ్నిరపరశువృష్ణం అపరశువృష్ణం దహతి అపరశువృష్ణమిపరశువృష్ణం దహతి తత్ తదస్మై అస్మై ప్రయోగ ప్రయోగ ఏవ ప్రయోగ ప్రయోగ ఏ ఋషి ఋషిరస్వదయత్ అస్వదయద్దే అగ్నే యాని యాని కాని తాని చేతి ఇది సమిధం సమిధమా సమిధమితి సంవిధం ఆదధాది దాత్యపరశువృక్ణం అపరశువృక్ణమే అపరశువృక్ణమిపరశువృక్ణం ఏవాస్మై అస్మై స్వదయతి స్వదయతి సర్వం సర్వమస్మై అస్మై స్వరతే స్వరతేజ యదేవం ఏం వేద వేద ఔదుంబరీం ఔదుంబరీమా ఆదధాది ధాత్యోర్గ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మా అపి అవి దాది దాది ప్రజాపతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరవి ప్రజాపతి అగ్నిమసృజర అసృజతం తగం సృష్టం సృష్టకం రక్షాగుంసి రక్షాగస్భాగుంసన్ అజిఘాగుంసాన్ సహ స ఏతద్రాక్షోఘ్నం రాక్షోఘ్నము పశ్యత్ రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం అవశ్యత్న తేన వై వై సహ స రక్షాగుంసి రక్షాగస్ అపాహత అహతయత్ యద్రాక్షోఘ్నం రాక్షోఘ్నం భవతి రాక్షోఘ్నమితి రాక్షాఘ్నం భవత్యగ్నే అగ్నేరేవ ఏవతేన తేన జాతాత్ జాతాంద్రక్షాగుంసి రక్షాగస్ అవహంది హంత్యాశ్వత్థీం ఆశ్వత్థీమా ఆదధారి దాత్యశ్వత్థ అశ్వత్థో వై వై వనస్పతీనా వనస్పతీనాగం సపద్మసాహ సపద్మసాహో విజిత్యై సపద్మసాహ ఇది సపద్మసాహ విజిత్యై వైగంగదీం విజిత్యా ఇది వీజిత్యై వైగంగదీమా ఆదధారి దాది భావ అవరుంధే రుంధే శమీమయీ శమీమయీమా శమీమయీమితి శమీమయీ ఆదధాది దాది శాంతి శాంతి సగంశితం సగంశితం మే సగంశితమితి సంశితం మే బ్రహ్మ బ్రహ్మోద్ ఉదేశాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరమిది ఇత్యుత్తమే ఉత్తమే ఔదుంబరీ ఉత్తమే ఇత్యుత్తమే ఔదుంబరీ వాచయతి ఔదుంబరీ ఇత్యౌదుంబరీ వాచయతి బ్రహ్మణ బ్రహ్మణైవ ఏ క్షత్రం క్షత్రగం తమ్ తర్గశ్యతి శరి క్షత్రేణ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మ తస్మాత్ తస్మాద్బ్రాహ్మణ బ్రాహ్మణో రాజన్యవాన్ రాజన్యవానది రాజన్యవానితి రాజన్యవాన్ అత్యన్యం అన్యం బ్రాహ్మణం బ్రాహ్మణం తస్మాత్ తస్మాద్రాజన్య రాజన్యో బ్రాహ్మణవాన్ బ్రాహ్మణవానది బ్రాహ్మణవానితి బ్రాహ్మణవాన్ అత్యన్యం అన్యం రాజన్యం రాజన్యం మృత్యు మృత్యుర్వై వా ఏషయద్ని అగ్నిరమృతం అమృతం హిరణ్యం హిరణ్యకం రుక్మం రుక్మంతరం అంతరం ప్రతి ప్రతిముంచతే ముంచతే మృతం అమృతమేవ ఏ మృత్యో మృత్యోరంత అంతర్ధత్తే ధత్త ఏకవింశతి నిర్బాధ ఏకవింశతి నిర్బాధో భవతి ఏకవింశతి నిర్బాధ ఇత్యేకవింశతి నిర్బాధ భవత్యేకవింశతి ఏకవింశతిర్వై ఏకవింశతిరిత్యేకవింశతి వై దేవలోకా దేవలోకా ద్వాదశ దేవలోకా ఇది దేవలోకా ద్వాదశమాసా మాసా పంచ పంచ రథవస్త్రయ ప్రయమే లోకా లోకా అసౌ అసావాదిత్య ఆదిత్యేకవింశ ఏకవింశ ఏతావంద ఏకవింశ ఇత్యేకా వింశ ఏతావంతో వై వై దేవలోకాస్తేభ్యేవోకా తేభ్య భ్రాతృవ్యం భ్రాతృవ్యమంత అంతరేతి ఏతి నిర్బాధైర్బాధైర్వై నిర్బాధైర్ వై దేవాసురాన్ అసురాన్ నిర్బాధే నిర్బాధే కుర్వత నిర్బాధైతిని బాధే అకూర్వత తద్బాధానా నిర్బాధానామితి బాధానా నిర్బాధత్వం నిర్బాధీ నిర్బాధత్వమిది నిర్బాధత్వం నిర్బాధీ భవతి నిర్బాధీతిని బాధీ భవతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ నిర్బాధే నిర్బాధే కురుతే నిర్బాధైతిని బాధే కురుతే సావిత్ర్యా సావిత్ర్యా ప్రతి ప్రతిముంజతే ముంజతే ప్రసూవత్యై నోషాసా ప్రసూవత్యా ప్రాసూర్తి నోషాసేతి ఇత్యుత్తరయా ఉత్తరయా హోరాత్రాభ్యాం ఉత్తరయేత్యుత్తరయా అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహోరాత్రాభ్యాం ఏనం ఏనము ఉద్యక్షరే యక్షరే దేవాగ్ని అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ద్రవిణ ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణా ప్రాణా వై దేవాద్రవిణోదా ద్రవిణోదా అహోరాత్రాభ్యాం ద్రవిణోదా ద్రవిణ అహోరాత్రాభ్యామే అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఏనముద్యత్య ప్రాణై ఉద్యత్యేత్య ప్రాణైర్దాధార ప్రాణైర్ ప్రాణై దాధారాసీన ఆసీన ప్రతి ప్రతిముంచలే ముంచలే తస్మాద్ తస్మాదాసీనా ఆసీనా ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రజాయందే జాయందే కృష్ణాజినం కృష్ణాజినముత్తరం కృష్ణాజినమిది కృష్ణాజినం ఉత్తరం తేజ వైతరమితిరం తేజో వై వై హిరణ్యం హిరణ్యం బ్రహ్మ బ్రహ్మకృష్ణాజినం కృష్ణాజినం తేజస కృష్ణాజినమిది కృష్ణాజినం తేజస ఏనం బ్రహ్మణ బ్రహ్మణ సోభయద ఉభయద పరి పరిగృహాది గృహాది షడుద్యాం షడుద్యామగం శక్యం షడుద్యామది షడుద్యాం శక్యాం భవతి భవతి షడ్ షడ్వై పాఠవ రతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిర్ధృతోభి ఏనముద్యక్షరే యక్షరేయద్వాదశోద్యాం ద్వాదశోద్యామగం సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశాద్యాం సంవత్సరేణ సంవత్సరేణేది సంవత్సరేణ ఏమౌంజం మౌంజం భవతి భవత్యూర్గ్ ఊర్గ్వై వై ముంజా ముంజా ఊర్జా ఊర్జైర ఏనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి సువర్ణ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అది గరుద్మాన్ గరుద్మాని అవేక్షరే ఈక్షరే రూపం రూపమే ఏవాత్య అస్యైతద్ ఏతన్మహిమానం మహిమానం యాజష్టే యాజష్టే దివం యాజష్టైతి ఆజష్టే దివం గచ్చ గచ్చ సువఃపద పదేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమే స్వర్గమితి స్వహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతీతి గమయతి సమిద్ధోజన్ సమిద్ధైతి సంవిద్ధ అంజం కృతరం కృతరం మదీనా మదీనా ఘతం ఘతమగ్నే అగ్నే మధుమత్ మధుమత్పిన్వమాన మధుమతి మధుమత్ పిన్వమాన ఇది పిన్వమాన వాజీవహన్ అహన్ వాజినం వాజినం జాతవేద జాతవేదో దేవానా జాతవేద ఇది జాతవేద దేవానా వక్షి వక్షి ప్రియం ప్రియమా ఆ తథస్థం తథస్థమిది తథాస్థం హృదయనాంజన్ అంజన్ సంపస అసో దేవజానాన్ దేవజానా ప్రజానన్ దేవజానాది దేవాజానాన్ ప్రజానన్ వాజీ ప్రజానన్నిది ప్రజానన్ రాజ్యవి అప్యేతో ఏతు దేవాన్ దేవానిది దేవాన్ మనుత్వా సత్తే సత్తే ప్రతిశ ప్రతిశ స్పృందా ప్రతిశ ఇది ప్రాదిశ స్పృందాయ సధా సధామస్మై సధామిది స్వాధా అస్మై యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి ఈగ్యశ్చ చాసి అతిరంద్య అంద్యశ్చ సవాజిన్ వాజిన్నాశు ఆశుష్ట చాసి అతి మేధ్య మేధ్యశ్చ సప్తే సప్తైతి సప్తే అగ్నిశ్వాహ స్వాదేవై దేవైర్వసుభిః వసుభిః సజోషాః వసుభిర్ వసుభిః సజోషాః ప్రీతం సజోషా ఇది సజోషాః ప్రీతం వన్ని వన్ధిం వహదు వహదు జాతవేదాః జాతవేదా ఇది జాతవేదాః తీర్ణం బరిః బరిః సుష్టరీమ సుష్టరీమాషాణ సుష్టరీమేది సౌస్తరీమ విషాణోరు ఉరు పృథు ప్రథమానం ప్రథమానం పృథివ్యాం పృథివ్యామిది పృథివ్యా దేవేభిర్యుక్తం యుక్తమతి అవి సజోషా సజోషా శ్యోను సజోషా ఇది సా జోషా శ్యోనం గృహ్మానా గృహ్మానా సువితే సువితే దాతు దాత్తికి దాతు ఏతావు సుభగా సుభగా విశ్వరూపా సుభగా ఇది సుభగా విశ్వరూపాది విశ్వరూపాది విశ్వరూపా పక్షోభిశ్రయమాణా పక్షోభిర్విపక్షాభి శ్రయమాణా ఉదాదై ఆదైరిత్యాదై విశ్వా సదై సతై తవశ తవశ శుంభమానా శుంభమానా ద్వార ద్వారో దేవీ దేవీ సుప్రాయణా సుప్రాయణో సుప్రాయణా ఇది సుప్రాయణాజి భవంతో అంతరా మిత్రరుణ మిత్రరుణా చరంజీ మిత్రరుణేది మిత్రరుణ చరంజీ ముఖం చరంజీ చరంజీ ముఖం యజ్ఞానాభి అభితంవిధానే సంవిధానే ఇది సంవిధానే ఉషాసా వాగం సుహిరణ్యే సుహిరణ్యే సుశిల్పే సుహిరణ్యే ఇది సుహిరణ్యే సుశిల్పే రతస్ సుశిల్పే ఇది సుశిల్పే రతస్ యోనో యోనాదిహ ఇహ సాధయామి సాధయామీతి సాధయామి ప్రథమావాహం వాగం సరథినా సరథినా సువర్ణా సరథినేతి సారథినా సువర్ణా దేవౌ సువర్ణేతి సువర్ణా దేవౌ పశ్యంతౌ పశ్యంతౌ భువనాని భువనాని విశ్వా విశ్వేది విశ్వా అభిప్రయం చోదనా చోదనావాం వాం విమానా విమానా హోతారా హోతారా జ్యోతి జ్యోతి ప్రతిశా ప్రతిశా విశంతా ప్రతిషేది ప్రాతిశా విశంతేతి విశంతా ఆదిత్యేర్ణ నో భారతీ భారతీ వస్తు వస్తుయజ్ఞం యజ్ఞం సరస్వతీ సరస్వతీ సహ సహ రుద్రై రుద్రైర్ణ నవీర్ ఆవీరిత్యావీర్ ఇదోపహూత ఉపహూతా వసుభి ఉపహూతేవాహూత వసుభిస్తజోషా వసుభిర్తి వసుభి సజోషా యజ్ఞం సజోషా ఇది సా జోషా యజ్ఞం నో దేవీ దేవీరమృతేషు అమృతేషు భర్త భర్తేది భర్త స్పష్టా వీరం వీరం దేవకామం దేవకామం విజాన దేవకామమిది దేవాకామం విజాన స్పష్టు స్పష్టర్వా అర్వాచార్యే జాయత ఆశు ఆశురశ్వ అశ్వైత్యశ్వ స్పష్టేరం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం జజాన జజాన బహో బహో కర్తారం కర్తారమిహ ఇహ యక్షి యక్షి హోత హోతరితి హోత అశ్వహృదేన హృదయన ఉపన్యా ఉపన్యా సమక్త సమక్త ఉప సమక్త ఇది సమక్త ఉప దేవాన్ దేవాకు మృదుషః ఋతుషః పాథ ఋతుషైత్యదోష పాథ ఏతు ఏతిత్యేతు అనస్మృతిర్దేవలోకం దేవలోకం ప్రజానన్ దేవలోకమిది దేవాలోకం ప్రజానన్నగ్నినా ప్రజానన్నిది ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాసరిదాని సరిదాని వక్షద వక్షరిది వక్షద ప్రజాపతే తపస ప్రజాపతేరది ప్రజాపతే తపసావాన పారుధాన సద్య సద్యో జాత జాతోదభిషే అభిషే యజ్ఞం యజ్ఞమగ్నే అగ్నిత్యగ్నే సాహాగ్నేన హవిషా సాహాగ్నే నిస్సాహాగ్నేన అవిషా పురోగా పురోగాహి పురోగాది పురహాగా యాహి సాధ్యా సాధ్యా హవి హవిరదంతో అదంతు దేవా దేవా పంచమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.